రోబోలు పుస్తకం 10వ భాగం. కాబట్టి మనుషుల కన్నా చిన్న రోబోలను తయారు చేయటం యానిమేషన్ కంపెనీ మొదలుపెట్టింది. వాటిలో కొన్ని కంప్యూటర్తో సహా 40 కిలోలే ఉంటాయి. బల్బులు బిగించటం వంటి సున్నితమైన పనులు ఈ రోబోలు చేయగలవు. అయినా మామూలుగా రోబోల చేతులు లావుపాటి పంజాల్లో ఉంటాయి. దృఢంగా ఉన్న సున్నితమైన పనులకి పనికిరావు. 5 పొడవాటి వేళ్ళు, ఒక్కొక్క వేలికి 2-3 కీళ్ళు గల మనిషి చేతికి వాటికి మధ్య పెద్దగా పోలిక ఉండదు. మనిషి చేతి కన్నా బలమైనది, అంతే సున్నితత్వాన్ని కలిగిన రోబో చేతిని రూపొందించగలిగితే బాగుంటుంది, కానీ అదంత తేలిక కాదు. మరో విషయం, రోబోలు చలనం లేకుండా ఉంటాయి. కదిలిన మనుషుల్లా కాక చక్రాల మీద జర్రున జారతాయి. చక్రాల వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అవి తేలికగా కదులుతాయి, ఎక్కువ శక్తిని వాడవు, కానీ అవి నునుపైన తలాల మీద మాత్రమే పనిచేస్తాయి. రోబోలు గుట్టలు గట్లు ఎక్కాలన్నా, పగిలిన నేల మీద నడవాలన్నా చక్రాలు పనిచేయవు. కాబట్టి రోబోకి నడక రావాలి. దానికి వేరువేరుగా కదలగలిగే 6 కాళ్ళు గల పరికరాలని తయారు చేశారు. ఈ పరికరం నడిచేటప్పుడు 3 కాళ్ళని పైకెత్తుతుంది. ఒక పక్క మధ్యకాలిని, అవతలి పక్క వెనక 2 కాళ్ళని ఎత్తుతుంది. అలాంటి స్థితిలో ఇంకా నేల మీద 3 పాదాలు మోపి ఉన్నాయి. కాబట్టి రోబో తూలిపడదు. అప్పుడు ఎత్తిన 3 కాళ్ళని దింపి మిగతా 3 కాళ్ళని పైకెత్తుతుంది. ఈ విధంగా ఆ రోబో 6 పాదాల మీద టీవీగా నడుస్తుంది. కానీ చిక్కేమిటంటే, చాలా పురుగులకి 6 కాళ్ళు ఉంటాయి. కాబట్టి ఈ నడిచే యంత్రం ఒక పెద్ద పురుగులా ఉంటుంది. మనుషులకి అది అంతగా నచ్చకపోవచ్చు. 2 కాళ్ళ రోబో అయితే నచ్చుతుంది. కానీ 2 కాళ్ళ రోబో నడిచేటప్పుడు పడకుండా ఉండాలంటే ఏం చేయాలన్నదే సమస్య. రోబోకి కూడా మనిషి ఇంద్రియాలను పోలిన ఇంద్రియాలు ఉంటే బాగుంటుంది కదా. ఉదాహరణకి, ఒక రోబో ఒక నట్టు తిప్పాలి అనుకుందాం. నట్టుని ఎన్నిసార్లు తిప్పాలో రోబోకి ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలి. మరో కొత్త నట్టుని బిగించాలి అంటే కొత్త ఆదేశాలు ఇవ్వాలి. నట్టుని తిప్పుతున్నప్పుడు అది మన చేతిని వ్యతిరేకించే బలాన్ని బట్టి అది ఎంతవరకు బిగుసుకుందో తెలుసుకోగలిగితే బాగుంటుంది. అలాంటప్పుడు ఆదేశాలని నట్టునట్టుకి మార్చనక్కర్లేదు. అదేవిధంగా ఒక బరువైన వస్తువుని పైకెత్తేటప్పుడు అది చేతిలో నుంచి జారిపోకుండా ఉండాలంటే దానిని ఎంత బలంగా పట్టుకోవాలో తెలియాలి. మరీ గట్టిగా పట్టుకుంటే వస్తువు పాడవచ్చు, మరీ తేలిగ్గా పట్టుకుంటే చేతిలో నుంచి జారిపోవచ్చు. కాబట్టి వస్తువు తన చేతి మీద ఎంత ఒత్తిడి వేస్తోందో రోబోకి తెలుసుకునే సామర్థ్యం ఉండాలి. అలాగే రోబోకి ప్రపంచాన్ని చూడగలిగే శక్తి ఉండటం చాలా ముఖ్యం. చూడగానే నట్టు సరిగ్గా బిగిసిందో లేదో చెప్పగలదు. సరిగ్గా బిగించలేకపోతే తిరిగి బిగించటమో లేక నట్టుని అవతల పారేయటమో చేయవచ్చు. రోబోలకి శ్రవణ శక్తి కూడా ఉంటే బాగుంటుంది. ఎక్కడైనా ఏదైనా దోషం ఉంటే శబ్దాన్ని బట్టి దోషాన్ని పసిగట్టగలదు. అలాగే భాషని విని అర్థం చేసుకుని దానికి స్పందించగలిగితే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఒక్క మాటతో ప్రోగ్రామ్ని మార్చేయవచ్చు. అలాగే రోబోకి కూడా మాటలు వచ్చి మనిషికి సమాధానం చెప్పగలిగితే బాగుంటుంది. నిజంగానే రోబోతో సంభాషించగలిగామంటే అది మరింత సుపరిచితంగా, స్నేహపూర్వకంగా అనిపిస్తుంది. ఇవన్నీ ఏదో నాటికి సాధ్యం కావచ్చు. అంతేకాక రోబోలకి మనకి లేని ఇంద్రియ శక్తులను కూడా అమర్చవచ్చు. విద్యుదయస్కత క్షేత్రాలని పసిగట్టే సామర్థ్యం, మన కంటికి కనిపించని కాంతుల్ని చూసే సామర్థ్యం, చెవికి వినిపించని శబ్దాలని వినే సామర్థ్యం రోబోలకి ఇవ్వవచ్చు.